బ్రహ్మాత్మన్వదసృజామయత సమాత్మనా పద్యేతి ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై దశమగం హోత ప్రత్యశృణోత్ సదశహోతో భవత్ దశహోతో హవీనామైష సంవారేతం దశహోతకం సంతం దశహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సప్తమగం హోత ప్రత్యశృణోత్ స సప్తహోతో భవత్ సప్తహోతో హవీనామైష సంవారేతకం సప్తహోతకం సంతం సప్తహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై షట్ఠకం భవత ప్రత్యశృణోత్ షడ్ధోతో భవత్ షడ్ధోతో హవీనామైష సంవారేతకం షడ్ధోతకం సంతం షడ్ధోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమగం హోత ప్రత్యశృణోత్ స పంచహోతో భవత్ పంచహోతో హవీనామైష సంవారేతం పంచహోతకం సంతం పంచహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై చతుర్థకం హోత ప్రత్యశృణోత్ చతుర్హోతో భవత్ చతుర్హోతో హవీనామైష సంవారేతం చతుర్హోతకం సంతం చతుర్హోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః సమబ్రవీత్ తం వై మేనే తిష్టకం హోత ప్రత్యశ్రౌషే స్వీనాక్షాతారైతి తస్మాన్వై నాగశ్చతుర్హోతారైత్యాచక్షతే తస్మాశ్రోష పుత్రానాగం హృద్య నమః నేలిష్ఠో హృద్య నమః నేలిష్ఠో బ్రహ్మణో భవతి యగేవం వేద ఓం జుష్టో నమో నాదిర్దరోణే హిమన్నో యజ్ఞముపయాహి విద్వాన్ విశ్వా అగ్నే భీజో విహత్య శత్రువృతామాఫల భోజనాని అగ్నే శబ్దమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాస్పత్యగం సయమమాగణస్వ శత్రువృతామభిష్యామహాగుంసి అగ్నేయో నోభితోజన మృగోవారో దిఘాగుంసరి తాగస్తం రద్రాంజలి అస్వస్వభ్యమాఫల అగ్నేయో నోభితోసి సమానోనిష్టనిష్ట్య ఇద్మస్యేవ ప్రక్షాగతః మాతస్యోచ్చేత కించన త్వమింద్రాభిభోరతి దేవో విజ్ఞాతవీర్యః వృత్తః పురుచేతనః అప్రాదయింద్ర విశ్వాగం అమిత్రాన్ అపాపాతో అభిభూతేన తస్మ అపోదీతో అపశూరాధరాత భూరౌ యథా తవ శర్మన్మదేన తమింద్రం వారయామతి మహే వృత్రాయ హంతవే సవృషావృషభో భవతి ఇంద్రసంగ్రహేణుభ్యాబ్రహ్మాయుషానమస్తాశిష్టాస్తమహిత్వా ఇంద్రో వృత్తాన్యపదేన ఘన్వాన్ హవ్యవాహమభిమాదిషాహం రక్షోహణం పదనాదృష్ణం యోజిష్ణం దంధేతరం పులంధ్యం అగ్నిజ్ఞష్టగతమాహువేమ శిష్టమగ్నే అభిజత్మనాహే విశ్వాదేవ పదనాభిష్య వరుణ పంథాం పురుషం విభాహి జ్యోతిష్మధ్యే హిరణ్నాయ వామగ్నే హవిష్పంతః దేవం మర్తా శ్రీడతే మన్యేత్తాజాతవేదసం సహ వ్యావక్ష్యానుషగ విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాజపర్హే అగ్నేర్ధివన్మనసాగణానః అస్మాకం భవద్భ్యపితాధనూనాం ఊషాగాన్వేదునః ఊషానక్షత్రపదః ఊషావాచకం సనోదనః ఊషేమా ఆశా అనువేద సర్వాహ సో అస్మాకం అభయతమైన నేషతే స్వస్థితాఘణి సర్వీర అప్రయక్షన్ పురణేత ప్రజానన్ తమగ్నేత ప్రధాసి దుష్టో నావేణ్య ప్రజాయజ్ఞం వితన్వతే అగ్నే రక్షాగం శిశేషతి శుక్రశో జనమర్త్య ప్రతిష్పావకరీజ్య అగ్నే రక్షా నో అగంహద ప్రతిష్పదే వరేషద రమిష్ఠే రజలోదః అగ్నేహకం శన్యత్రినం దీర్ఘన్మర్త్యేష్ స్వేక్షరే సువ్రత ఆవాతవాహి భేషజం వివాతవాహిర్ద్రవః త్వగుంహ విశ్వభేషజః దేవానాం దూరీయసే ద్వాయుమో వాతో వాతః ఆసింధోరాపరావతః దక్షం మే అన్యః వాదు పరాణ్యో వాయుద్రవః ఎతదో వాచదే గృహే అమృతస్య నిధిరిహితః తతో నో దేహి దీమతే తతో నో దేహి భేషజం తతో నో మహావః వాతః వాచ భేషజం శంభోర్మయోభోర్నాహృదే ప్రణాయో పుంషితారిషత్ త్వమగ్నే అయాసి అయాసన్మనసాహితః అయాసన హవ్యమోషితే అయానోధేహి భేషజం ఇష్టో అగ్నిరాహుతః స్వాహాగతపివర్తునః స్వరాదేవేభ్య ఇదం నమః కామోభూతస్య భవ్యస్య సమ్రాడే గోవిరాజతే స ఇదం ప్రతిపప్రథే ఋతోనుత్సృజతే వశీ కామస్తదగ్రే సమవర్తతాధి మనసో అరేద ప్రథమయ్యదాధీత్ ప్రదేశ్యాగమయోమనీషాయామన్యో సరసమాభిజంత హరిషమానాథో సరసామరుత్వ జిగ్మేషవాయుధాంసిజానాభగ మన్యుదేవాసుదేవ మన్యుర్హోతావరుణో విశ్వవేదాః అన్యం విషయేషయే వయంతేః పాహినో మన్యో తపసాశ్రమేణ తమగ్నేపతపచ్యుతిః దేవాగుం ఆసాదయా ఇహ అగ్నే హవ్యాయమోషధే వృతానమిభ్రద్వదపాదాభ్యః యజానో దేవాగుం అజరస్వమీరః కృహతర్దానిశుజానో అగ్నే గోపాయనో జాతసే జాతవేదః చక్షుషో హేతే మనసో హేతే వాచో హేతే బ్రహ్మణో హేతే యోమాఘాగిరభిరాసతి తమగ్నేణ్యామేణింగ్రణో యోమాచక్షుషా యో మనసా యో వాచా బ్రహ్మణా ఘాగిరభిరాసతి తదాజ్ఞే త్వం మేణ్యా అమమేణింగ్రణో యత్కిం జాతో మనసా యుచ్చ వాచా యజ్ఞేభ్యోగిరాహవిర్భిః తన్మర్త్యం నిర్దిత్యాదానిదానః పురా దృష్టాదాహుదేరస్య హంతో యాధానానిర్దిత్యాదక్షః సత్యం ఇంద్రేషుమస్వంతు మాదత్సమర్థే హన్మిదేహం కృతం హవి గోమేఘోరీకృతాంచౌ బాహు అపణహ్యామ్యాస్యం అపణహ్యామిదే బాహు అపణహ్యామ్యాస్యం అగ్నేర్దేవస్య బ్రహ్మణ సర్వంతే వజలం కృతం పరామర్శవషత్కారాద్ యజ్ఞం దేవేషుణస్కృతి సృష్టమస్మాకం భూయాత్ మాస్మాన్ ప్రాపండరాతయ అంతిదోరే భ్రాతవ్యశ్చాభిరాసుర బృహత్కారేణ విద్రేణ కృత్యాగుమహన్మి కృతామహం యో మానక్తం దివాసాయం ప్రాతశ్చాన్నోపీయతి అద్యామింద్రవజ్రేణ భ్రాతవ్యం పాదయామసి ఇంద్రస్య గృహోభిదంతా ప్రపద్యేషు గుస్తాశ్వః సహైర్మే అస్థితేన హీడే అగ్నిం విపశ్చితం ఇరా యజ్ఞస్య సాధనం సృష్టివానం ధితావానం అగ్నేషకేమదే వయం యమం దేవస్య వాజినః తదిద్వేషాగుంసితరేమ అవతం మాసమనసౌ సమాకృతౌ సచేతసౌ తదేతసౌ ఉభౌ మాపవతం జాతవేతసౌ శివో భవతమద్యనః స్వయం కృణ్వానస్సుకమప్రయామం యజ్ఞశృంగావిటవశోషితానః ప్రత్యేకం సహస్రమణ పశ్యమాన ఆదంతమగ్ర్యంతదాన తన్నస్తంతులగ్నేంబంధాభవదే వయాన ప్రయాగ్నే పృష్టం వయమారుహేమ అథా దేవై సమాజం మరేమ ఉదుత్తమం మముగ్ధిన విభాజం మధ్యమంచత అవాసమాని జీవసే వయకం సోమ ప్రదేవ మనస్కరోషిద ప్రజావంతో అధీమహే ఇంద్రాణీ దేవీ సుభగా సుపత్నీ ఉదగుంసేన పది విద్యేటికాయ రిపుంసరస్యాజఘనయోజనాని వసతయంద్రగ్యస్థవిరం విభర్తి సేనాహనామ పృథివీషంజయా విశ్వవ్యచారయశ్చోర్యత్తగే ఇంద్రాణీ దేవీ ప్రాసహాదనానా సానో దేవీ సుభమాధర్మయచ్చతు ఆత్వాహారిషమంతరభోః ధృవస్తిష్టామిజాజలిహి శస్తాసర్వాంఛంతో మహాత్మద్రాత్మసిద్ధ్వసే ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాదిమే ధ్రువో రాజా విశామయం ఏ వైధిమా విధిష్ఠాః పర్వదైవాచాజులిః ఇంద్రయేహద్ధ్రువస్తిష్ఠా ఇహరాష్ట్రముధారయా అభిషిష్టమదన్యతః అధరేధనుసత్రవః ఇంద్రయవృత్రహాతిష్ఠా అపహక్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణమదీశరత్ ధృవం ధృవేణ అభిషాః తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః దృష్టేరో బ్రహ్మణావప్యజనా అక్షమేర్నగిలాక్వరేణ ఇంద్రేషాతిష్టాపకార సరస్వతి రాజేర్వాజినేమతి యజ్ఞం వష్టధియావసు సరస్వత్యభినోనే శివస్ పాపస్ఫలే పయసామానాథస్తన సఖ్యా వేశ్యాక్షేత్రణ్యర్ణాయగన్మ రందేహవిర్నమసాగ్నౌ అయాధర్మే అమ్యక్షిధర్మే పృథివ్యా అశ్రాయజ్ఞోన్యేన చక్షు యాంచమే ఇంద్రేంద్రాయేతే అస్మాకమస్తు కేవల అర్వాంచమింద్రమృతమే యోగోజిర్ధనజిరస్వీర్యమన్నాయజ్ఞం విఘవేస్ అస్థిమా హరివో మేజినంత అసంవృష్టో జాయతే మాతృవోశ్రుతి అంధకవిరస్పద హృదయ ప్రావర్ధయన్నగ్న ఆహుత ధూమస్తే కేతరవద్దివిశ్ర అగ్నిరగ్నే ప్రథమో దేవతానాం సంజ్ఞాతానాముత్తమో విష్ణురాసీత్ యజమానాయ పరిగచ్చేవాన్ నేక్షేదకం హమిరాగచ్చతన్నః అగ్నిష్ట విష్ణోతమోత్తమం మహః నేక్షాపాలేభ్యో వనతకం హిచక్రా విశ్వైర్దేవైర్యజ్ఞైః సంవిధానౌ దేక్షామస్మై యజమానాయ సత్తం తదర్దష్టస్తవ దేవీర్యాయ మృగోణభీమః కుతలోగనిష్ఠాః యస్యోషత్రదవిక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః భూమర్తోదయదేశ నిష్యనిజః విష్ణవమనుగాయాయదాసత్ ప్రయస్సత్రాజామనతాయజాతై ఏతావంతన్నర్యమావివాసాత్ విచక్రమే పృథివీమేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేతస్యన్ ధ్రువాసో అస్య కీరణవచనాదః పునక్షిరిమాదకారర్దేవ పృథివీమేషేతాం విచక్రమే సదత్తరం మహిత్వా ప్రవిక్రమస్తవతత్రవీరాన్ ఏషజ్ఞస్య శ్రవిరస్య నామ హోతారం చిత్రరసమర్ధనస్య యజ్ఞస్య యజ్ఞస్య కేతుకం రుషంతం ప్రత్యర్థ్యం దేవస్య దేవస్య మన్హా శ్రీయాత్మజ్ఞమతిజనానాం ఆనా విశ్వాభిరవతిభిః సజోషాః బ్రహ్మయుషానో హరియశ్వయాహి మరేవస్థవిరేభిశిప్రా అస్మేదసద్విషణకం సుష్మమింద్ర ఇంద్రస్సు వర్షాదనయన్నహాని దిగాజవజిభ్యర్పతనాభిశ్రేః రారోజయన్మనవే భేదమన్హా అవిందజ్యోతిర్బ్రహరేణాయ అశ్వినావదే నిహ్మయేవాం ఆనో నయ్యాతకం సుకృతాగవిప్రా రాధర్యుక్తేన సుకృతారసేన ఉపాగచ్చతమసాగతన్నః అవిష్టంధేష్వశ్వినాన ఆసో ప్రజాపద్రేతో ఆహ్వయన్నో అస్తు ఆవాహం తోకేతనయేతూదుజానాః సురత్రాదో దేవవీతింగమేవ రగుంసో భక్తదుభిః సుక్కదుర్భోః తం దక్షైః సురక్షో విశ్వవేదాః తం వృషాభిషత్తేభిర్మహిత్వా జుమ్నేభిర్జుమ్నభవో నిదక్షాః అశాలంగిత్సుపదనాశుభ్రం సుమరిడామత్స్వాం వ్రజనస్య గోపాం భరేషిలాగుం సుక్షిలియుం సుశ్రవసం ఏంతం తామనుమదేవతోన భవామిత్రోణశేభ్యోభితాపతిః విభవతద్యుమ్ నగే వజాపథప్రధాః అధాతే విష్ణాం విదుషాధిపత్య సోమో యజ్ఞస్య రాధ్యో హవిష్పదః యః పూర్వ్యాజవేసతే నవీయతే సుమర్జాలకే విష్ణవే దదాసతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ శ్రేతశ్రమోభిర్యుజ్యం లభ్యతే సమస్తోతారః పూర్వ్యం యథా విదరతస్య గర్భగం హవిషా వివర్తన ఆస్య జానంతో నామ యద్వివర్తన భర్తే విష్ణో సుమతిం భజామహే ఇమాధానాభిదశ్నువః హైభోపమక్షతః ఇంద్రగం సుఖదమే రథే ఏత బ్రహ్మాత్మదేమహే రథేదగం హితగం హైః యత్పదేవన్వే వరుణోహర్యతం పదం ఇంద్రో నామ ఘతన్నయః హరిభిష్టాలుసేతతే శ్రుతో గణాత్వా విశంతో హరివర్పసంగిరః ఆచరణి ప్రావిషభోజనానాం రాజాకృష్ణీనాం పురుహూత ఇంద్రః సురశ్రవస్కన్నమసోపమద్రిగే విప్రాహయేషణాయ వయచ్చింధవ ప్రథమయ్యదాయన్ ఆపస్సముద్రం రథేవ జగ్మః అదశ్చిరింద్రస్తదసోమరీయాన్ ఏకం సహ ప్రజుర్ధ్వాంశః వయామచిత్పేంద్రయాఖ్యర్వాన్ అనంతే సోమత్తనవా భవతి సదగ్గతో మాదయస్మాసతేతు పురాస్మాకం నవపదనాసుపజిత్సో ఇంద్రాయ సోమా ప్రణుతో నిధానాః తుభ్యం భవంత ఇందవ సుదాసో నవద్రేణ్ సమోగో అచ్చ ఇంద్రాగే ప్రసమోయజ్ఞానాగత్సుకృతాయా వరిష్ఠాస్పద్యవధిమధ్వమోర్మిం తయా పాహి ప్రదే అధ్వర్యరస్థాత్ సంధ్యవజ్రవద్రదామింద్రగవ్యః రాజుర్యజావిబోధయా అశ్వినాలేహ గచ్చనం అస్య సోమస్య వీతయే రాతర్యామానా ప్రథమాయజధ్వం పురాగర్ధాదర్శ పిబాధ రాతరిః యజ్ఞమశ్వినాదధాత్ సంధి గమయః పూర్వభాజ రాతర్యజధ్వమశ్వినా హినోద తథాగమస్తి దేవయాజుష్టం ఉదాన్యో అస్పద్యదే విదాయః పూర్వ పూర్వో యజమానో మనీయాన్ నక్తం జాతాశ్చోడధే రామే కృష్ణే అధిజ్ఞత ఇదగముడల ఇలాసం ఫలితం జయత్ ఇలాసం చ ఫలితం చ నిరుతో నాశయా పృషత్ ఆనశ్వో అశ్వతాం వర్ణ పరాశ్వేతాని పాదయ అసిదంతే నిలయనం ఆస్థానమసిదం తమ అధిజ్ఞయస్యోషధే నిరుతో నాశయా పృషత్ అస్థిరస్య కిలాసస్య తనోజస్య జయత్పది ప్రత్యయాగతస్య బ్రహ్మణా లక్ష్మశ్వేతమనీనశం స్వరూపా నామతే మాత స్వరూపో నామతే పితా స్వరూపాశ్చోషధే సా స్వరూపమిదం కృతి శృణగుంభువే మధవానమింద్రం అస్మిన్ఫలే నృతనమం వాచసాదౌ షణ్మంత్రముగ్రమూతకే సమత్సు గ్రంథం వృత్రాణి సంచిదంధనానాం ధూమం సత్యాం పర్వతాం దాసుదేవసు నిపోమనాజిహతే యామనోభియా గోపయథ పృథివీం పశ్చిమాతర యుధే యుద్ధేరయుధ్వం ప్రవేపయంతి పర్వతాన్ విమించంతి వనస్పతేన రోమారత మరుతో దుర్మదా ఇవ దేవాశ సర్వయా విశా రుద్రాహి సరంగతి విశ్వ విశ్వా అను ప్రభు సమత్సుత్వా హవామహే సమత్సర్గిమవతే బాజయంతో హవామహే బాజేషు చిత్రనాథనం సంగచ్చద్ధకం సంవదద్ధం సంభోమనాగం జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానా ఉపాసద సమానో మంత్రస్తమితి సమానే సమానం మనస్సహ చిత్తమేధాం సమానం కేతో అభిధర్మం నభద్ధం సంజ్ఞానేన వో హవిషాయినామః సమానే వాకూతిః సమానా హృదయానివః సమానమస్తవోమనః యథా వస్తుతః సతి సంజ్ఞానం నశ్వైః సంజ్ఞానవర్ణైః సంజ్ఞానమశ్వినా యువం ఇహాస్మాదు నియచ్చతం సంజ్ఞానం మే బృహస్పతిః సంజ్ఞానకం సవితాకరత్ సంజ్ఞానమశ్వినా యువం ఇహ మహ్యం నియచ్చతం ఉపచ్ఛాయామి వఘృణేః అగన్వశర్మదే వయం అగ్నే హిరణ్యసందృశః అదభ్యేభిః సవితః పాయుభిష్టం శివేభిరద్య పరిపాహి నాగయం హిరణ్యజిహ్వస్సు వితాయనవ్యసే రక్షామాగిర్ణాఘషకం సగీషద మతే మదేహినా దదుః యూథాగవామజగ్గదుః రంగభాయ పరోషద భయాహస్త్యామజో శిశీహిరాయాభర శిప్రిన్వాజానాం పదే శరీరస్తపదగుంసనా ఆతూణ ఇంద్రభాజయ వహోష్మశ్వేణు శుభ్రుడు సహస్రేషు తువీమఖ యద్దేవాదేవహేళనం దేవాదస్య కృమా వయం ఆదిత్యాస్తస్మాహం వాయూయం రథస్కర్తేన ముంచద రథస్కర్తేనాదిత్యాః విచత్రా ముంచదేహమాః యజ్ఞేర్వో యజ్ఞమాహసః ఆశిక్షంతో నశేయిమా మేధస్పత యజమానాః ఉదాబ్దేన జుఃపదః అకామావో విశ్వే దేవాః శిక్షంతో నోపశేయిమా ఇది వాయుదినట్టం ఏనగేన శోకరత్ భూతం మాతస్మాద్భవ్యం చ ద్రుపదాదివమంజతో ద్రుపదాదివేన్ముచాన శిన్నస్నాత్మలాదివ భూతం పవిత్రే నేవాజ్యం విశ్వే ముంజంతుమైనస ఉద్వయం నమసస్పరే పశ్యంతోజ్యోతిరుత్తరం దేవందే వత్రాసూర్యం అగన్మజ్యోతిరుత్తమం పృషాసో అపుంశపవదే హవిష్మాన్ సోమ ఇంద్రస్య భాగర్విశ్వతాయుః సమాపృషాణం వృషభం కృణోత్ ప్రియం విశాఖం సర్వీరకం సువీరం కస్య వృషాసుతేషాన్వృషభోర్ణదే వృత్రః సోమవీతయే యస్తే శంగమృషో నపాన్ ప్రణపాత్కుండపాయ్యః యస్మిన్ దధామనః రకం సద్ధేచేరుతయో వృష్ణయాని పోగస్యానుషీరస్తశ్చురీంద్రం సముద్రన్న సంఖవక్షస్మాః పురవ్యజసంగిరాశంతి ఇంద్రాయ గిరో అనిషిత సర్గాః అపఃప్రేరయన్ సకలస్య బుద్ధాత్ యో అక్షేణేవ చక్రియాశయీభిః విష్పక్తస్తంభపృథివీముద్యాం అక్షోదయక్షవ సాక్షామబుద్ధం వార్ణవాసత్రమిషేభిరింద్రః దృఢాన్యోభ్యాభిసమానబోధః అవాభినత్తముషః పర్వతానాం ఆనోర్గేషు కేతునాః రిం విశ్వాయ పోషసం మార్భీకంధే జీవసే తగుం సోమమహే భగం తయ్యవనృతాయతే దక్షం దసాది జీవసే రథయ్యుంజతే మరుదః శుభే సుఖం సూరో నమిత్రావరుణాగమిష్టిషు రజాగంసి చిత్రావిచరంతి ధన్యవః దివస్సం రాజాపయసానవక్షసం వాచకం సుమిత్రావరుణామిరావతీ పర్జన్యశ్చిత్రాంబతృషీమతీ అభ్రావసదమరుదస్సు మాయయాః ద్యాంబర్షయతమరుణామలేపసం అయుక్త సప్తశుజవ సూరోరథస్య నత్రియ తాభిర్యాదిస్మయక్తుభిర్ణయాశిరంతం అవర్ణయశిరందేవస్వ ప్రవిద్ధతో రస్మయ సూర్యస్య శర్మేవాభుస్తమో అప్సంత పర్జన్యాయ ప్రజాయత దివస్పుత్రాయ మేధుకే సమాయవసమిచ్చత అచ్చావదవసంగేర్భిరాభి శ్రీవర్జన్యం నమసా వివాచ కనిక్రత్నభోజీరదానః రేతో తథాత్పోషధీషు గర్భం యోగర్భమోషధీనాం గవాః కృణోత్తర్పదాం పర్జన్యః పురుషీణాం తస్మా ఇదాస్యే హవిః జ్యోతామధువత్తమం ఇదాంగసంజ్ఞనం కరత్ తిస్రో నిరగ్నే శరదస్వామిత్ శుచం కృతేన శుచస్య పర్యన్ నామానుచద్దధిరే యజ్ఞయాని అసూదయంత్రమవస్సుజాతాః ఇంద్రశ్వనశ్వనాధీరౌ ఇమం యజ్ఞం విమిక్షతం గర్భం ధత్తగ్స్వస్తయే యయోరిదం విశ్వం భువనమా విమేష యయోరానందో లిహితో మహశ్చ శునాధీరా విదుభిః సంవిధానౌ ఇంద్రవంతో హవిరదంజుషేథా ఆధాయే అగ్నిమింధతే సృణంతి పరిహిరాభిషజే యేషామింద్రోజిపాసకాః అగ్న ఇంద్రశ్చ మేదినాః అథో వృత్రాన్య ప్రతి యువకం హృత్రహంతమా యాభ్యాగం సువరజయన్నగ్రయేవ యావాతస్థతుర్భువనస్య మధ్యే ప్రదర్శనే వృషణా వజ్రబాహు అగ్నీంద్రావృత్రహణాహువేవ ఉదనః ప్రియా ప్రియాసు సప్తస్వసాదిజుష్టా సరస్వతీ స్తోమ్యాభూత్ ఇమాయుష్పదా నమోభిః ప్రతిస్తోమకం సరస్వతి నిజురస్వ తమ శర్మన్ ప్రియతమే తథానాశరణన్న వృక్షం హేని పదా విచక్రమే విష్ణుర్గోపాలాభ్య తో ధర్మాణి ధారయన్ పదస్య ప్రియమహిపాసో అశ్యాం నరోయత్రదేవయవో వదంతే గురుక్రమశ్రదయబంధుఇచ్ఛా విష్ణా పదే పరమే మధ్య ఉత్సహ కృత్వాదాస్త్వశ్రేష్ఠ అద్యర్తావన్వాన్ స్వేక్నాః వర్తహానాసువృత్తిం ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ ప్రియాశీర బీహిసూనపురోడాశం కుమరస్సూనవో గిరః షణ్వంతమదస్తయే స్మృడేకా భవంతునః అద్యానో దేవతవిదః ప్రజావత్సావే సౌభగం పరా దుష్పప్నయగం సువ విశ్వాని దేవతవిదః దురితాని పరాసువ యద్భక్తం తన్మహాసువ శుచిమర్కైర్బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ్యోజాతకే యాధారయంత దేవాసు దక్షా దక్ష పితాలా అసూర్యాయ ప్రవహస సరిక్షేతిశ్వే తస్మా ఇడా బిన్వదే విశ్వదానీ తస్మై విదస్వయమేవానమంతి యస్మిన్ బ్రహ్మారాజ నిపూర్వయేది సగోజిమింద్రచక్షుతిం సచ్యుతం జగనచ్యుతిం కణాభాన్నాభర ప్రయక్షన్నివ సఖ్యౌ వినయేంద్రమధోదహి కణీపున దివసాపయన్ అభిరస్వస్తుతిన్నయ ప్రజాపతి స్త్రియాయశః ముష్కజోరదధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాదేహమా బోధ ప్రమోదానంద ముష్కయోర్నిహితస్రవః కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాపూతిం వాచః సత్యమశీమహి పశూనాగం రూపమన్యస్య యశశ్రీశ్రయతాంబగి యథాహమస్యాతపగ్స్తృగైపమాన్ యథా స్త్రీలుప్యతి పుంసిప్రియే ఏం భగస్తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియ తదాయేత్యర్వదతి తథేతి వాయునా హతతి హంతేతి సత్యం చంద్రమాహ ఆదిత్య సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్త్రిదక్షిణా అసో మే కామస్తమర్థ్యతమయమస్మాత్ వైష్పానరాత్పురేతారమగ్నే అథేమ మంథన్నమృతమూలా వైష్పానరం క్షేత్రిత్యాగదేవాషామే పూర్వే అర్మాసన్ అయోపాసర్మవిభృతాపరోణి వైష్పానరప్రయాసే ముక్త పృథివీ మన్యామభిరస్వర్జనాశ పృథివీం మాతరం మహీం అంతరిక్షముపబ్రువే బృహదే మోదయేదివం విశ్వం విభర్తి పృథివీ అంతరిక్షం విపప్రథే భేభ్యోర్బృహదీపయ నతానశంతి నభాజిస్కర నైనామిత్రోభ్యసిరాజసరి దేవాయిష్టయాభిర్యజతే నదాది జోగిత్తాభిసృజతే గోపతిః సహ నదార్వారేణుపకాటో అశ్నుతే అసజ్ఞస్కృతత్రమయంతిదాభి ఉర్గాయమభయంతస్థితాను గావో మర్త్యస్య విచరంతి గజ్వనః నాక్తేర్వ్యక్షదాయతి రుద్రాదేవ్యక్షభి విశ్వాహిశ్రయోషిత ఉపదేగాదివాకరం వృణేష్దివ రాత్రే స్వామందేవాజమయంతదేవా విశ్వరూపా పశవో వదంతి సా నో మంత్రేషమోర్జందుహానా ధేనుర్వాగస్మాను పశుష్టతేద్వాగ్వదంతి విదేతరాని రాత్రి దేవానాహన్యథాజ మంత్రా చతస్రవోర్జందుజలేపయాగుంసి క్వ స్థిరస్యాః పరమం జగామ గౌరీమాయసలిలాక్షతి ఏకపదే ద్విపదే సాయుష్పదే అష్టాపదే నవపదే నభోవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్ తస్యాగం సముద్రాధిక్షరంది తేన జీవంతి ప్రతిశస్రస్రః అతః అక్షరత్యక్షరం తద్విశ్వమవజీవయే ఇంద్రాసూరా జనయన్ విశ్వకర్మా మహత్వాగం అస్తు గణవాహన్ సజాతవాన్ అస్య సృషాశ్వసురస్య ప్రసృష్టిం నపత్నావాజం మనసా ఉపాసతాన్ ఇంద్రస్తోరో అతరద్రజాగుంసి ప్రకాశపత్నాశ్వసురో యమస్తు అయం శత్రోంజయతు జగణాః అయం వాజం జయతు వాజసాతౌ అగ్నిః క్షత్రభజనభిష్టమోజః సహస్రయో దీప్యతామ ప్రయక్షన్ విభాజమాన సవిధాన ఉగ్రహ ఆనందరిక్షమరుహత గంజాంశర్వృషభాలగృహ్యతేజాయముగ్రో నిరక్షసే దివ్యకర్మణ్యో హితో బృహం నామ వృషభస్యాభవత్ విశోవాన విష్ణో భవతు అయ్యో వామకోమిషాః అథో ఇంద్ర ఇవ దేవేభ్యుబ్రవీజనేభ్య ఆయుష్పందం వర్చస్పందం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవిడభంకణో యశృంగస్వృషభ కళ్యాణోద్రోణాహిత కార్షీవన ప్రకారేణ వృషభేణ ఇదామహే వృషభేణ ఇదమానాః అక్రూరేణేవ సర్పిషాః మృతశ్చర్వా ఇంద్రేణ వృతనాశ్రయామసి యస్యాయమిటభో హవి ఇంద్రాయ పరిణీయతే జయాశత్రుమాయంతం అథో హంతిపతం యతః నామః ప్రణయరసత్ అగ్రబుద్ధిం దతామసత్ ఇంద్రసూక్ష్మం తనుభామేరయస్వ నీచా విశ్వాభిష్టాభిమానీ నిజమేహ్యా బాధయ్యో నో అస్తి పూర్ణో లోకం గృహీరదానోభిప్రేహి ప్రభరాసస్వ మార్వేణోనిష్ఠాజనేషు ఉదీరితోపటిష్టసుష్మై ఇంద్రశత్రోహం గురు అస్మాకయుధ్య అగ్నేదేతాత్మజా శత్రోహం సహ సమోజస విషద్రో నిర్మృధోనుద ఏతంతే స్తోమంతుమిదాతమిప్రహరీరస్వపాదక్షం యదేదగ్నే ప్రదిత్తం దేవహర్యాః సువర్వదీరపగేనాగరేమ యోగేనాభిమానితః ఇంద్రదేత్రాయజ్ఞే సరస్సంకాసుపారయాఖ్యేషు ఇంద్రోజయాయ పృథివీం అంతరిక్షకం సువర్ణహర వృత్తః పురుచేతన ఇంద్రోజిగాయ సహసాగుంధి ఇంద్రోజిగాయ ప్రదనాని విశ్వాహ ఇంద్రో జాతోజ పరస్వామివృణోత్ అయం గృంద్రగృహీత విశ్వజిద్భిత్సోమ విషర్విప్రహ్కావ్యేన వాయురగ్రేగాయజ్ఞప్రే సాగంగన్మనసాయజ్ఞం శివోర్భిః శివాభిః వాయో శుక్రో అయామిదే మధ్వో అగ్రంథిమిష్టిషు ఆయాసోమపీతలే స్వాదుభోదేవ నియుక్తమింద్రమధ్యక్షత్రియాణ అయం విశాం విష్పతిరస్తురాజా అస్మాయుంద్రమహివర్తాగుంసిధేహి అమర్తసంకణి శత్రుమస్ ఇమమాభజగ్రామే అశ్వేషకోషు నిరంభజయోమిత్రో అస్ పష్పం క్షత్రస్యగుభిశ్రయస్వ్రామసూని అస్మేద్యావాపృథివీ భూరి వామన్ సర్దుభాషాం ధర్మ దుఃఖేమ ధేనుః అయం రాజా ప్రియమిందస్య భూయాత్ ప్రియోగామోషధీనాముతాపాం వినద్విజిత ఉత్తరావంతమింద్రం ఏన జయాశిలపరాజయాసై సత్వాకేకవృషభగ్స్వానాం అథో రాజన్నుత్తమం మానవానాం ఉత్తరస్తమధరేజయసత్రాః ఏకమిషా ఇంద్రసఖాజీవాన్ విశ్వాస ప్రదనాః సంచయంజయన్ అభితిష్ట శత్రు గతస్థహస్వ తుభ్యం భరంతి క్షితయోజిష్ఠ బలిమగ్నేహంతి నవోదూరాత్ ఆభంజిష్ఠస్తమతి గద్ధి బృహత్తే అగ్నే మహిశర్మ భద్రం యో దేహ్యో అనమయద్దస్మై యో అర్యవత్నే రసశ్చకార స నిరుధ్యానగతో జక్వో అగ్ని యస్తగ్నే మహిరస్తోభిః ప్రసద్యో అగ్నే అత్యేష్ణ్యాన్ ఆవిర్యస్మై చారుతలో బహూచ ఈడేణ్యోపకృష్యో విభావా ప్రియో విషామనిషర్మానుషీణా బ్రహ్మజ్యేష్ఠా వీర్యా సంభృతాని బ్రహ్మాగ్రేజ్యేష్ఠంతి మమాతదాన ఋతస్య బ్రహ్మ ప్రథమోదరిజ్ఞే తేనాధిపతి బ్రహ్మణా స్పర్ధితుంక బ్రహ్మశ్రోధితమనీ బ్రహ్మణా స్వరవోమితా బ్రహ్మయజ్ఞస్వంతవః యజ్ఞజోదేహ విష్కృతః శృంగాణీవే శృంగినాగం సందర్శివే యశాలవంతస్వరవః పృథివ్యాం తే దేవాదస్వరవస్తివాగుంసః నమస్తభ్యస్తన్నాన్మావగాత అభిభోరగ్రద్రజాగుంసి స్మృతోభ్యర్థపదనాభిషేః విషాణమాహుతిం మా మహిష్ట హత్వా సమత్నాశరన్నః ఈశానంతా భువనానామభిశ్రియం సౌమ్యగ్నమరుగతం సువీరం అవిర్జితానస్తవత్నాయుమనుభోదయేషత్రోగమనపుధోరదశసత్నవన్నవీయస అగ్నేద్యుమ్నేన సంయుత బృహత్పదం సభానుమగ్నయే దివశ్యేనాయనీజనం వసో కవిధ్వనాదిన స్వార్భాయస్య శ్రయోధే హరిర్వీరవతో యథా అగ్నేయజ్ఞశ్రయేతః అదాభ్యత్పురేత అగ్నిర్విషాం మానుషీణాం సోమేరసహస్రదానవః నభగం సోమాయ వాజినే ఆజ్యం వయసోజనే యుష్టకం సుజనమపదు నభగం సోమయుజస్వనః ఏయోషస్యేహ దృక్ణే యస్తే భాగరితా వయమ్ నమస్క సోమదే వయమ్ ఆసుమతిం వృణీమహే అనారాసనహస్తనః నభగం హవిర్యుజస్వనః రవిస్వామభూతమన్ తరంగ ప్రతిహర్యనః రాజన్ సోమ స్వస్తయే నభగ్స్తోమన్నమగుం హవిః ఇంద్రాగ్నిభ్యాన్నివేదయా తద్విషేతాగుం సజేతసా సుజగ్నస్తోమన్నమజాతమద్య ఇంద్రాగ్నివృత్రహణాభిశేషా ఉభాయివాగుం సుహవాజో హవీమి తావాజగం సత్యము చదేథేష్టా అగ్నేంద్రో నమస్తన అస్య హవ్యస్య దుర్గణాం ఇగదేవోసభస్మినౌ యజ్ఞన్నాహి గచ్చతాం వసుమంతకం సువర్ణితం అస్య హవ్యస్య దుర్గణాం అగ్నేంద్రో నమస్తన విశ్వాం దేవాయ సమర్పయత హవిషోస్య నమస్తన సమర్పితో హిరగ్నిరే ఏదం బలిః సృష్టది మానవేన అయం యజ్ఞో యజమానస్య భాగ అయం బభో బభువనస్య గర్భ విశ్వే దేవా ఇదమద్యాగమిష్టా ఇమే నద్యా వా పృథివీ సమీచీ అన్వానే యజ్ఞం రూపేషసంధియా ఆత్మే ప్రణయితాం భువనాయ విశ్వా ప్రజాం పుష్ణ్యమమృతం నవేన ఇమే ధేనో అమృతయ్యే దుహాతే అయస్పత్యుత్తరా మే దుష్టి ఇమై యజ్ఞం యజమానే నవేన సమేధేద్యా వా పృథివీ ఘృదాచీ యవిష్ఠోహవ్యమాహన చిత్రభానర్ఘృతాశుతి నవజాతో విరోచసే అగ్నే తత్తే మహిత్వనం సమగ్నే దేవతాభ్య భాగే దేవనమీయసే సరేనా విద్వానియక్షసి నవగ్విసోమన్యుషస్వన అగ్నిః ప్రథమః ప్రాశ్నాదు సహివేర్యథాహరిః శివాస్తభ్యమోషధీ కృణోజ విశ్వదర్శనిః భద్రాన్నశ్రేయస్సమనేష్టదేవాః ప్రజాపథేన సంశీమహిత్వా శరామయోహోక్తితోమిషస్వ సంతోకారతనువే స్యోనః ఏతముద్యం మధునాసంయతయ్యవం సరస్వత్యాధిమనామిలక్రుడుః ఇంద్రాధేక్షీరపతి శరక్రుడుః కీనాసా ఆదన్ మరుదః సుదానవః ఓం ప్రాణో రక్షతి విశ్వమేతత్ నిర్యో భూత్వా బహుధా భూని సేత్సర్వం యామసే యో దేవో దేవేషు విభూరంతః ఆవతూతాక్షేత్రేర్భగర్దజాః తమిత్రాణం మనసోపశిక్షత అగ్రం దేవానామిదమత్తమాహవిః మనసశ్చిత్తేనం భూతం భవ్యం జగుప్యతే తద్భిదేవేష్వగ్రియం ఆనయేతు పురస్థరం సహ దేవే నిమగుంహవం పరశ్రేయతిశ్రేయతి కర్మని యజ్ఞమలిం దదతి వృషదాం మేవాయినం హవిః ఇలాగ్రేవీ పురోహితా అభ్యపాదనపాయినీ ఇలారూపాణి బహుధా వదంతి వేషాగుంసి దేవాః పరమే చరిత్రే సాలో విరాటమస్ఫురంతి వాగ్దేవేషు దదామిదం హవిః చక్షుర్దేవానాం జ్యోతిరమృతేణ్యక్తం అస్య విజ్ఞానాయ బహుధా నిధీయతే అస్య తుం నమశీమహి మానోహాసేద్విలక్షణం ఆదిరన్న ప్రతిహేర్యతాం అనంతాశ్చక్షుషా వయం జీవాజ్యోజలశీమహి సువర్జ్యోతిరుతామృతం శ్రోత్రేణ భద్రమృత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాచం బహుధోద్యమానాం శ్రోత్రేణ మోదశ్చ మహస్య శ్రూయతే శ్రోత్రేణ సర్వాదిశాధునోమి ఏన ప్రాచ్యాదక్షిణ ప్రేక్షే శృణ్వంత్యుత్తరాత్ శ్రోత్రం బహుధోద్యమానం అరాణనే విష్పరి సర్వం బభూవ ఉదేహి వాజున్యో అశ్వత్సంతః ఇదగం రాష్ట్రమావిషసోనృతావత్ యో రోహితో విశ్వమిదం జజాన సనో రాష్ట్రే సుచిరాన్నధాతు రోహకం రోహకం రోహితారులోహ ప్రజాభిర్వధ్యం జనకాముపస్థం తాభిః సగం లబ్ధో అమిదక్షుర్వీః దాతుం ప్రపశ్యన్ నిహ రాష్ట్రమాహాః ఆహార్యే ద్రాష్ట్రమిహ రోహితః మృథోవ్యాస్తదభయం నాస్తో అస్మభ్యం ద్యావా పృథివీ శక్మణీభిః రాష్ట్రం దుహాసామిహ రేవతీభిః భీమమరిసరోహితో విశ్వరూపః సమాజక్రాణ ప్రలుహోరుహశ్చ ఇదం గత్వాయ మహతామహిమ్నా విలో రాష్ట్రమనత్తమయసా స్వేన యాస్తే విశస్తపుసా సంబభూవుః దాయత్రం వత్సమనుతాస్తాదుః తాస్తామిషంతు మహసా స్వేన సంవాదా పుత్రో అభ్యేతరోహితః యూయముగ్రామరుత పశ్చిమాదరః ఇంద్రేణ సహితా ప్రమణేశ శత్రూన్ ఆవో రోహితోసోమసిద్యవః సప్తాదోమరుతస్మారుసంవదః రోహితోద్యా వా పృథివీతిదాన తస్మిగ్గస్తంతం పరమేష్ఠీతదాన తస్మిన్ శిశ్రుగే అజరేకపాద్ అదృగం హద్యా వా పృథివీ బలేన రోహితోద్యా వా పృథివీ అదృగం హద్ తేన సమస్తభితం తేన నాకః సో అంతరిక్షే సో విమానః ఏన దేవాస్సు వరణ్వవిందన్ విషేవంతా భానవోతి దివాగుంసం సమగ్రాతో జక్వో జాతవేదః ముక్షంతిత్వా భాజినవాసితేన రగుంసమగ్నేగవసే భోజనాని అగ్నేషర్ధమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాస్పత్యగుంసయమమాగృహస్వ శక్తోమభిష్టా మహాగుంసే పునర్నగేంద్రో మఘవాదాతు ధనాది శక్తో ధన్యస్పురాధా అధమాచీనం కృణుతాయితో మన సృష్టేనో అస్య హవిషోజుషాణ యాయినో నిరంధనాని జగత్సూరమన్యునా ఇంద్రాను విందనస్తాని అనేన హవిషా పునః ఇంద్రాశాభ్యస్పరే సర్వాభ్యోభయంకరే జయకాశత్రో నిగదర్షిణి ఆకోక్తేమాయక్తమే జీవసే ఆకోజమస్యావసే కామస్యమధ్యే ఇంద్రశ్చయ ఆకోజిం దేవే మనసః పురోదసే యజ్ఞస్య మాత సుఖవామే అస్తో ఇచ్చామి మనసా సకామ విదయమే అనుష్టం సేదగ్నరగ్నేకం వర్త్యేత్యన్యాన్ యత్ర వాజేతనయో వేణువాణి సహస్రపాఠా అక్షరా సమేతి ఆశానాం పాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విధేమ హవిషా వయం విశ్వా ఆశా అధునాశంధునామి అనమేవా ఆపవశశయోభవంతో అయుజ్యజమానామృతోభ్యస్యతాం అగృహీతా పశవః సంతు సర్వే అగ్నిస్తోమో వరుణో మిత్ర ఇంద్రః బృహస్పతిః సవితాయ సహస్రీ ఓషా నో గోభిరవసా సరస్వతి తష్టారూపాణి సమనక్తయజ్ఞైః తష్టారూపాణి దర్శతి సరస్వతి ఓషా భగవం సవితా నో దదాతు బృహస్పతిర్దరేంద్రః సహస్రం మిత్రో దాతా వరుణః సోమో అగ్నిః